రథోత్సవం నిమజ్జనం విఘ్ననాయకుని మహోత్సవం అడుగడుగో విఘ్నరాజడుగో అడుగడుగో జగన్నేతడుగో నిమజ్జనపు వేళ గణపతి వైభవాలయేలా నిమజ్జనపు వేళ గణపతి వైభవాలయేలా అడుగడుగో విఘ్నరాజడుగో అడుగడుగో జగన్నేతడుగో కదలిరా కడలిరా నీ భక్తులే పొగడగా ధగ ధగల మెదుపు ధగ కొరిగి నటుల స్థిర తేజమై కదలిరా భూమి జనుల ఎదలు పులకించు వేళ మా భాగ్యమై తరలిరా కళకళల దీప్తి నీదయా కళకళల దీప్తి నీదయా అడుగడుగో విఘ్నరాజడుగో అడుగడుగో జగన్నేతడుగో ప్రభలవు పొంగు విభవలంబోదరా పాహి మా సత్కీర్తి భరిత సచ్చరిత సహిత గణనాయక రక్షమా దేవా దశ దిశల కీర్తి నీదయా దేవా దశ దిశల కీర్తి నీదయా అడుగడుగో విఘ్నరాజడుగో అడుగడుగో జగన్నేతడుగో నిమజ్జనపు వేళ గణపతి వైభవాలయేలా నిమజ్జనపు వేళ గణపతి వైభవాలయేలా అడుగడుగో విఘ్నరాజడుగో